పరమాణువుల గురించి ఎలా తెలుసుకున్నాం? పుస్తకం 11వ భాగం. ఇతడి ప్రయత్నం మరియు కృషి ఫలించాయి. రసాయన శాస్త్రజ్ఞులు కూడా అర్థం చేసుకున్నారు మరియు అంతకు ముందున్న అనుమానాలన్నీ తొలగిపోవటం మొదలైంది. సెర్వియస్ స్టాస్ అనే అతడు బెర్జీలియస్ కంటే ఇంకా జాగ్రత్తగా పరమాణు భారాల పట్టికను తయారు చేయటం ప్రారంభించాడు. ఇతడు ఎంతో జాగ్రత్తగా గమనించి ఆక్సిజన్ పరమాణువు హైడ్రోజన్ పరమాణువు కంటే ఖచ్చితంగా 16 రెట్లు ఉండదని నిరూపించాడు. 16 రెట్లు కంటే కొంచెం తక్కువే ఉంటుందని నిరూపించాడు. హైడ్రోజన్ పరమాణువు 1 అయితే ఆక్సిజన్ పరమాణువు 15.88. హైడ్రోజన్ పరమాణువు కంటే ఆక్సిజన్ పరమాణువు ఎక్కువ మూలకాలతో కలవగలిగింది. అందుకే శ్వాస్ ఆక్సిజన్తోనే చాలా ప్రయోగాలు చేశాడు. ఆక్సిజన్ పరమాణు భారం 1 పూర్ణాంకం అయితే ఇతడికి వేరువేరు లెక్కలు కట్టడానికి బాగా సులువుగా ఉంటుందని ఆక్సిజన్ పరమాణు భారాన్ని 16 అని తీసుకున్నాడు. ఇలా అయితే హైడ్రోజన్ పరమాణు భారం 1కి బదులు 1.008 అవుతుంది. ఈ పద్ధతిని సుమారు 100 సంవత్సరాలు ఉపయోగించారు. కన్నీ జార్జియో సమావేశంలో యావగాట్రో సిద్ధాంతాన్ని వివరించిన తరువాత స్టాస్ దీనిని చాలా అవగతం చేసుకున్నాడు. దీనిని ఆధారంగా చేసుకుని స్టాస్ తన పరమాణు భారాల పట్టికను తయారు చేశాడు. 1865 వచ్చేసరికి ఆ విలువలతో కూడిన మొదటి కొత్త పరమాణు భారాల పట్టికను ప్రజలకు అందించాడు. ఆ సమయంలో అతడు ప్రవేశపెట్టిన అంకెలకి బాగా చిన్న మొత్తంలో సవరణలు జరిగాయి. తర్వాత 4వ అంశం, పరమాణువుల అమరిక. పరమాణు భారాలు అనే సమస్య తీరి కొంచెం గట్టెక్కినట్టే ఉంది. కానీ పరమాణువులకు సంబంధించి ఇదొక్కటే సమస్య కాదు కదా. 1800లలో పరిశోధించిన చాలా కాంపౌండ్స్ కొన్ని పరమాణువులతో కూడిన సాధారణ అణువులతో ఏర్పడినవే. ఏ రకాల పరమాణువులు ఉన్నాయి మరియు ఎన్ని పరమాణువులు ఉన్నాయి అనేది తెలుసుకోవడానికి ఈ పరిశోధన సరిపోతుంది. కొన్ని సందర్భాలలో ఎన్ని పరమాణువులు ఉన్నాయి అని చెప్పినంత మాత్రాన సరిపోదు. 1824లో జస్టిస్ వాన్ లీబిగ్ మరియు ఫ్రెడరిక్ వోలర్ అనే ఇద్దరు రసాయన శాస్త్రజ్ఞులు 2 వేరువేరు కాంపౌండ్స్ని పరిశోధించసాగారు. కానీ వీరు తమ తమ కాంపౌండ్స్ని పరిశోధించి మూలకం యొక్క చాలా పరమాణువులని కనుగొన్నారు. అయితే వారి ఫలితాలను వెల్లడించిన తరువాత 2 కాంపౌండ్స్ ఒకే సూత్రాన్ని కలిగి ఉన్నట్టు తెలిసింది. ఈ 2 కాంపౌండ్స్లోని అణువులు కూడా ఒకే రకమైన మూలకాలను ఒకే నిష్పత్తిలో కలిగి ఉన్నాయి. అయినప్పటికీ ఆ 2 వేరువేరు కాంపౌండ్స్ మరియు వేరువేరు ధర్మాలను కలిగి ఉన్నాయి. బెర్జీలియస్ తన కాలంలో గొప్ప ప్రభావం చూపిన రసాయన శాస్త్రజ్ఞులలో ప్రథముడు. ఆ 2 రసాయన శాస్త్రజ్ఞులు చేసిన ప్రయోగాలను మరలా చేసి చివరికి 2 వెల్లడించిన విషయాలు సరైనవే అని నిర్ధారించాడు. అవి ఒకే రకమైన మూలకాలతో ఒకే నిష్పత్తిలో ఏర్పరిచిన 2 కాంపౌండ్స్. బెర్జీలియస్ వీటిని ఐసోమెర్ అని పిలిచాడు. ఐసోమెర్స్ అనగా గ్రీకు భాషలో సమాన నిష్పత్తులు అని అర్థం. తదనంతరం మరిన్ని ఐసోమెర్లను కూడా కనుగొన్నారు. వీటిలో ఇంచుమించు ప్రతి దానిలో వాటి అణువులలో కార్బన్ పరమాణువు ఉండేది. జీవాలన్నీ వాటి అణువులలో కార్బన్ పరమాణువులను కలిగి ఉంటాయి. అందుకే ఇది ప్రత్యేకంగా ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఈ కారణం వల్లనే కార్బన్ పరమాణువులున్న జంతువుల యొక్క అణువులను ఆర్గానిక్ కాంపౌండ్స్ అంటే కర్బన రసాయన సంయోగాలు అని బెర్జీలియస్ ప్రకటించాడు.